శ్రీ రామకృష్ణుల అవతార వర్ణనము. దేవకీ కుమారుల ఆరుగురును కంసుడు చంపెను. ఏడవ గర్భము పోయినది. ఎనిమిదవ గర్భమున జన్మించువాడే తనను చంపునను భయముతో కంసుడు జాగరూకుడై చూచుచుండెను. శ్రీ మహావిష్ణువు దేవకి ఎనిమిదవ గర్భమునాశ్రయించెను. అదే సమయమున రోహిణి గోకులమున బలరాముని ప్రసవించెను. దేవకి గర్భములో శ్రీహరి దేవకార్యార్థమై వర్ధిల్లుచుండెను. పదియవ నెలలో శ్రావణ కృష్ణ అష్టమి రోహిణి నక్షత్రమున హరి అవతరించెను. అప్పుడు కంసుడు గడగడలాడెను. దానవులతో మీరు జాగరూకులై ఎనిమిదవ శిశువు జననమును నాకు తెలుపుడని చెప్పి తన భవనమునకు వెళ్ళెను. కాని మనస్సులో భయముచే శాంతి లేకుండెను. దేవకి అర్ధరాత్రి పరమాద్భుత దివ్య కాంతుల విరజిమ్ము సుందర బాలుని ప్రసవించెను. ఆ బాలుని చూచి ఆమె అత్యాశ్చర్యము నొందెను. వసుదేవుడు ముద్దులొలుకు బాలకుని ఎత్తుకొనెను. అప్పుడు ఆకాశవాణి, వసుదేవా, త్వరగా నీవు నీ బాలుని గోకులమును చేర్చుము. కాపలావాళ్లు నిద్రలో మునిగియున్నారు. ద్వారములు తెరచియున్నవి. ఈ బాలుని నందునింట విడిచి అచటి యోగమాయను తెమ్ము అని పలికినది. వసుదేవుడు వెంటనే బాలకు నెత్తుకొని బయటకు వెళ్ళి యమునా నది దాటి చీకటిలో గోకులము చేరెను. అచట నందుని ఎంట యశోదకు జన్మించిన యోగమాయను నిద్రలో మునిగిన ఆమె వద్ద నుండి గ్రహించి వసుదేవుడు శీఘ్రముగా తన చెరసాలలో ప్రవేశించెను. అప్పుడా పిల్లకివ్వున ఏడ్చెను. ద్వారపాలకులు లేచి వెంటనే కంసునకు దేవకి ప్రసవించినదని చెప్పిరి. కంసుడు త్వరగా చెరసాల వద్దకు వచ్చి వసుదేవుని, నీ బిడ్డనిమ్ము, అష్టగర్భమైన ఈ బిడ్డను చంపి శాంతి నొందదని పలికెను. వసుదేవుడు వణుకుచు పసిబిడ్డను కంసుని చేతులందుంచెను. బాలిక పుట్టినదేమి? ఇది ఎంతయు కాలవైపరీత్యమని ఆ పసిబాలను రాతిబండపై విసిరికొట్టెను. ఆ బాలిక వెంటనే ఆకాశమునకెగసి, ఓరి పాపి, నిన్ను చంపువాడు ఎప్పుడో పుట్టియున్నాడు అని పలికి అదృశ్యమయ్యెను. కంసుడింటికి వెళ్ళి పూతనను గోకులమునకేగి పుట్టిన ప్రతి శిశువును చంపమనెను. కేసి, బక, ధేనుక, ప్రలంబాది దానవులను బాలకృష్ణుని చంపుటకు నియమించి మాటిమాటికి తన చావును తలచుకొనుచు మిక్కిలి దీనుడయ్యెను. శ్రీకృష్ణుని అత్యద్భుత చరిత్రము. గోకులమున నందునింట పుత్ర జన్మోత్సవము కన్ను పండువగా జరుగుచుండెను. ఆ వార్త విని కంసుడు క్రోధోద్రిక్తుడై మారువేషమున రాక్షసుల నచటకు పంపెను. శ్రీకృష్ణుడు పూతన రాక్షసిని చంపివైచెను. బకవత్సక ధేనుకాది రాక్షసులను చంపివైచెను. గోవర్ధనగిరిని లీలగా నెత్తెను. ఇవి అన్నియు విని ధనుర్యాగము నేపమున రామకృష్ణులను పిలిపించెను. వారు మొదట ధనుర్భంగ మొనర్చి రజకుని వల ఆ పిడగజమును చాణూర ముష్టికులకు చంపిరి. సర్వేశ్వరుడు కృష్ణుడు కంసుని జుట్టు పట్టి ఈడ్చి చంపెను. తల్లిదండ్రులను చెరసాల నుండి విడిపించెను. ఉగ్రసేనుని మధురకు రాజుగా చేసెను. వసుదేవుడు రామకృష్ణులకు ఉపనయన మొనర్చెను. వారు సాందీపుని వద్ద సమస్త విద్యలను అభ్యసించి మధురకు వచ్చిరి. పిమ్మట జరాసంధుని ఓడించిరి. కాలయవనాదుల వలన కలిగిన బాధలచే యాదవులు శ్రీకృష్ణుని అభిప్రాయానుసారముగా ద్వారకయందు నివసింపసాగిరి. పిమ్మట యవనుడు యుద్ధమునకు రాగా శ్రీకృష్ణుడు ముందు నడుచుచూ ఒక కొండ గుహలో ప్రవేశించెను. అచటి ముచుకుందుడు నిద్రించుచుండెను. కృష్ణుడే అనుకొని కాలయవనుడు వానిని కాలితో తన్నెను. ముచుకుందుడు కోపించి వానిని భస్మమునర్చెను. ముచుకుందుడు కృష్ణునకు నమస్కరించి వనమునకు వెళ్ళగా కృష్ణుడు బలరామునితో ద్వారకకు చేరెను. ఉగ్రసేనుని రాజుగా చేసి శ్రీకృష్ణుడు స్వేచ్ఛగా విహరించుచుండెను. రుక్మిణిని శ్రీకృష్ణుడు రాక్షస వివాహము చేసికొనెను. పిమ్మట జాంబవతి మిత్రవింద సత్యభామలను పెండ్లాడెను. కాళింది లక్ష్మణ నాగ్నజితీయను వారలను వేర్వేరు సమయములందు వివాహమాడెను. రుక్మిణీ కుమారుడు ప్రద్యుమ్నుడు సంబరుడను మాయావి పురిటింటనే బాల ప్రద్యుమ్ను నపహరించెను. అంతట పద్మనాభుడు శ్రీ భువనేశ్వరీదేవిని ప్రార్థించి స్తుతింపగా ఆమె ప్రసన్నయై నీ కుమారుడు 16 ఏండ్ల వయసున సంబరుని చంపి తిరిగి రాగలడని పలికి అంతర్ధానము చెందెను. శ్రీకృష్ణుడు పుత్రప్రాప్తికి తపమునర్చుట. జాంబవతి రుక్మిణి యొక్క గుణవంతులైన పుత్రులను చూచి తన కట్టి పుత్రులనుగ్రహింపుమని శ్రీకృష్ణుని కోరగా కృష్ణుడు పుత్రసంతికై తపస్సు చేసెను. కృష్ణుడు తపస్సు చేయు పర్వతమునందే ఉపమన్యువను శివభక్తుడు కలడు. కృష్ణుడతని వద్దకు వెళ్ళి అతని గురువుగా భావించి నియమనిష్ఠలతో పాశుపత మంత్రము జరిపించెను. శివుడు దర్శనమిచ్చెను. మరియు వాసుదేవా, నీ కోరికను తీర్చెదను, ఏమి కావలెనో కోరుమనెను. అంతట కృష్ణుడు భక్తితో నమస్కరించి నిలిచి మేఘ గంభీరధ్వనితో స్తోత్రము చేసెను. శ్రీకృష్ణుడు పుత్ర సంతానమును కోరుచున్నానని చెప్పగా నీ భార్యలందరకు ఒక్కొక్కతెకు 10 మంది చొప్పున పుత్రులు కలుగుదురని పలికెను. అంతట శ్రీకృష్ణుడు పార్వతీదేవికి నమస్కరించెను. ఆమె ప్రపంచమున కీర్తి నొందెదవు, గృహస్థ శ్రేష్ఠుడవగుదువు అని పలికెను. పిదప పార్వతి పరమేశ్వరులు అంతర్ధానము నొందిది. శ్రీకృష్ణుడు ఉపమన్యునకు నమస్కరించి ద్వారకానగరమునకు వెళ్ళెను. కనుక బ్రహ్మాది దేవతలు కూడా మాయకు వసులగుదురు. వారి వారి పూర్వజన్మ కర్మములను బట్టి చిద్రూపిణి మాయాశక్తియై ప్రేరేపించుచుండును. దేవీ జీవులను ముక్తులు నొనర్చును. ప్రహ్లాదుడు దేవిని ప్రార్థించుట. ప్రహ్లాదుడు మొదలగువారు ఆ దేవిని చూచి ఒకరి మొగమొకరు చూచుకొని ఇప్పుడేమి చేయుదమని చింతించిరి. ఈ దేవత చండిక, దేవతలను రక్షించుటకీమే ఇటు వచ్చినది. పూర్వము చండముండాసురులని ఈమె సంహరించినది. పూర్వమీ తల్లియే వంకర చూపుతో మధుకైటభులను తెగటార్చినది. ఇప్పుడీమె తప్పక మనయంతు తేల్చగలదు అని ఇట్లు చింతాపరులగు రాక్షసులను చూచి ప్రహ్లాదుడు ఇట్లనెను. ఓ రాక్షసలారా, ఇప్పుడు యుద్ధము తగదు, మనము కాలికి బుద్ధి చెప్పుట మంచిది అని పలికెను. ఆ మాటలు పాటించి పరుగెత్తుటకు సిద్ధపడిన వారిలో నముచి అనువాడు ఇట్లనెను, మనము పరుగెత్తినను జగన్మాత రోషముతో ఆయుధములచే మనలను చంపక వదలదు. కనుక మనకు దుఃఖము కలుగని పనిచేయుట మంచిది ఆ తల్లినిప్పుడు స్తుతించి ఆమె ఆజ్ఞ తీసుకొని మనము పాతాళమునకు పోవుదము అనగా ప్రహ్లాదుడు ఇట్లనెను.